అతివాహకత పుస్తకం 14వ భాగం. ఉదాహరణకి హాఫ్నియం అనే లోహం అతివాహకత ప్రదర్శించగలదు, కానీ ఆ స్థితిని చేరుకోవాలంటే 0.35K వద్దకి చేరాలి. పాదరసం అతివాహకత ప్రదర్శించిన ఉష్ణోగ్రత కన్నా హెచ్చు ఉష్ణోగ్రత వద్ద అతివాహకత ప్రదర్శించిన లోహాలు చాలా తక్కువ. ఉదాహరణకి సీసం 7.22K వద్ద అతివాహకత ప్రదర్శించింది. ద్రవ్య హీలియంలో ముంచబడ్డ సీసపు వలయంలో ప్రవేశపెట్టబడ్డ విద్యుత్ ప్రవాహం తరువు లేకుండా 2.5 ఏళ్ల పాటు తిరిగింది. అన్నిటికన్నా ఎక్కువ అతివాహక ఉష్ణోగ్రత కల లోహం టెక్నీషియం. ఇదో రేడియోధార్మిక లోహం. ఇది ప్రకృతిలో సహజంగా లభ్యం కాదు, కానీ దీనిని ప్రయోగశాలలో కృత్రిమంగా ఉత్పన్నం చేయవచ్చు. ఈ లోహం 11.2K వద్ద అతివాహకం అవుతుంది. అతివాహకతకి గొప్ప ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. జనరేటర్లలో ఉత్పన్నం అయ్యే విద్యుత్తు ఇళ్లకి, వివిధ సంస్థలకి, కర్మాగారాలకి సరఫరా అవుతుంది. అలా సరఫరా అయ్యే విద్యుత్తులో ఇంచుమించు 15% ప్రసారంలో నష్టం అవుతుంది. దీనివలన కోట్లలో నష్టం వస్తుంది. అలా కాకుండా అతివాహక తీగల ద్వారా విద్యుత్తును ప్రసారం చేస్తే అప్పుడు విద్యుత్ శక్తి కొంచెం కూడా నష్టం కాదు. అయితే అతివాహక లోహాలు పనిచేసే గరిష్ట ఉష్ణోగ్రత 11.2K, అంటే విద్యుత్ తీగలని ద్రవ్య హీలియంలో ముంచి ఉంచాలన్నమాట. మరే ఇతర పదార్థము సరిపోదు. ద్రవ్య హీలియం తరువాత అత్యంత శీతల పదార్థమైన ద్రవ్య హైడ్రోజన్ 14K వద్ద ఘనీభవిస్తుంది. ఆవిరి కాకుండా జాగ్రత్త పడితే ఇది 20K వరకు ద్రవ్యస్థితిలో ఉండగలదు. కానీ హీలియం చాలా అరుదైన పదార్థం. దీనిని ద్రవ్య రూపంలో స్థిరంగా ఉంచడం చాలా కష్టం. విద్యుత్ తీగలని చల్లగా ఉంచడానికి అయ్యే ఖర్చు మామూలు తీగలలో జరిగే విద్యుత్ నష్టం ఖర్చు కన్నా చాలా ఎక్కువ అవుతుంది. పదార్థాల అతివాహకత ఎంత ఉందో పరీక్షించడానికి వాడే పరీక్షా సామగ్రి. పరీక్షించవలసిన సిరామిక్ గొట్టాన్ని ఒక హోల్డర్ లేదా ప్రోబ్లో బిగిస్తారు. కుడిపక్కన ఉన్న ప్రోబ్ నుండి తీగలు సిరామిక్ గొట్టం ద్వారా ఎడమపక్క ఉన్న టెర్మినల్ వరకు పోతాయి. కనుక పెద్ద ఉష్ణోగ్రతల వద్ద అతివాహకత ప్రదర్శించే లోహాలు కావాలి. కానీ శుద్ధ లోహాలకి అలాంటి లక్షణం ఉండదు. కనుక లోహపు మిశ్రమాలని, అంటే అలాయ్లని వాడాలి. చేతికి అందిన ప్రతి అలాయ్ని పరీక్షించడం మొదలెట్టారు శాస్త్రవేత్తలు. ఇంచుమించు 1400 అలాయ్లు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అతివాహకత ప్రదర్శించాయి. 21K వద్దనే జెర్మేనియం అతివాహకత ప్రదర్శించింది. 1984లో నియోబియం జెర్మేనియంల అలాయ్ 1.24K వద్ద అతివాహకత ప్రదర్శించింది. ద్రవ్య హీలియం కన్నా ద్రవ్య హైడ్రోజన్ని ద్రవ్య రూపంలో ఉంచడం సులభం. అలాగని మరీ అంత సులభం ఏం కాదు. పైగా ద్రవ్య హీలియం చాలా సురక్షితమైన పదార్థం. ద్రవ్య హైడ్రోజన్ ప్రమాదకరమైనది, మీద పడితే మండుతుంది. అందులోంచి వచ్చే హైడ్రోజన్ ఆవిర్లు సులభంగా మండే విస్ఫోటనం చెందగలవు కూడా. కనుక విద్యుత్ సరఫరా కోసం దేశమంతా ద్రవ్య హైడ్రోజన్ వినియోగం వలన గొప్ప ధన వ్యయం మాత్రమే కాదు, ఎన్నో ఉత్పాతాలకి కూడా దారితీస్తుంది. ఆ విధంగా గత శతాబ్దంలో 30వ భాగం గడిచినంత వరకు కూడా 24K కన్నా హెచ్చు ఉష్ణోగ్రత వద్ద అతివాహక పదార్థాలు కనిపించలేదు. పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించింది. అప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.